అగ్నిరోజీరణ్యోర్హస్తచ్యుదీజనయంత ప్రశస్తం దూరేదృశం గృహపాదిమసర్జం సమగ్నిమస్తేవసాన్స ప్రతిచక్షమవాసే కుతశ్చిత్ దక్షాయోయోదమాసనిత్యా ప్రేద్ధో అగ్నేదీదిః పురోనోజస్రజా సూర్న్యాయవిష్ఠ త్వాం శశ్వంతముపాయంతి వాజాః ప్రదే అగ్నయోగ్నేభ్యో వరం నిస్వీరాశ్వసుతం దద్యుమంతాః చక్రాగరసమాగతేషు జాతాః దానో అగ్నేయాలయం సువీరం స్వపత్యం సహస్య ప్రశస్తం నయం జావాతరతి జాతు మావార ఉపజమేది యువతి సుదక్షం దోగావస్తోర్హవిష్మతి ఘృతాజీ ఉపస్మైన పరమనిర్వసూయు విశ్వా అగ్నే పదహారాజీర్యభిస్తపోభిరదహోజరూథం ప్రదిశ్వరం చాతజస్వామీవా ఆయస్తే అగ్నిధరే అనేకం ప్రతిష్టసు ప్రతీతి వహ్పావాక ఊతో నేభిస్తపథైరిహస్యాయే అగ్నేభే అనేకం మర్తానలపిత్యాధపురుత్రా ఉదో నేభిస్సుమనా ఇహస్యా ఇమే నో వృత్రహత్యే సూరా విశ్వాదే వీరభిధంపాయా పరయంత ప్రశస్తా మాధూనే అగ్నే నిషామృణా మాసేషో వీరతా పరిజావతిషు దుర్యాశ్వీ నిత్యముపజాతి యజ్ఞం ప్రజావంతం స్వభత్యం క్షయం సజన్మనాశేషావృధానం పాహినో అగ్నే రక్షసో అజుష్టాత్ పాహి ధూర్తేరరుషో అఘాయో స్వాయుజావృతనాయోగ్రభిష్యా సేరగ్నిరగ్నీంగ్రత్యస్త్వన్యాన్యత్ర వాజీతనాయో వేణుపాణి సహస్ర బాధ అక్షరా సమేది సేరగ్నిర్యోగనిషదో నిపాతి సమేద్ధారమంగళమృష్యాతరం దివీరా అయం సో అగ్నిరాహూత పురుత్రాయమీషానసమిదింధే హవిష్మాన్ పర్యవేత్రధ్వరేషు హోతే అగ్న ఆహవనాని భూరీశానాద ఆజూహుయామనిత్యా ఉభాజన్మంతో వహతూ యేధే దివో అగ్నే వీతరమాని అవ్యాజస్రో వక్షి దేవతాదిమచ్చ ప్రతీనయీం సురభీనిర్యంతు మానో అగ్నే వీరదే పరాదా దుర్వాసతే మాతజే మానో అస్యై మానాక్షుతే మా రక్షదారుతా భో మానోదమే వావనాజూర్థా నో మే బ్రహ్మాణ్యగ్నముచ్చదాధిత్వం దేవమగవద్భ్యశ్రుడూద రాతౌ శ్యామోపయాదేయూయం పాత స్వస్తిభిస్తదానః త్వమగ్నేనుగభో రంగసం రత్సుదీతీయో నో సహసోదిదీః మాత్యేతజాతనజే నిత్యా ధర్మా వీరో అస్మన్నర్యో విదాదీత్ మానో అగ్నే దుర్భృతయేతనేషు దేవేభ్యేష్వగ్నిషు ప్రవోచః మానే అస్మాన్ దుర్మతయో భ్రమాచిద్దేవస్ దూనో దహతో నసంత సమర్థో అగ్నేష్మీకరేవా నమర్త్యోయ ఆయుభోతి హవ్యం స దేవతా మధుమలిం దఖాధియం సూరిరథి పృచ్ఛమానయేతి మహోనో అగ్నే సుభిజస్య విద్వాన్ద్రయం సూరిద్ధావహ విరంతం ఏనామిదం దాఘదా పన్మదేవా వీక్షిత సాయూషా సుధీరా నో మే బ్రహ్మాణ్యగ్నముచ్చాధిత్వం దేవమఘవద్భ్యశ్రుత యూయం పాత స్వస్తిభిస్తాన భద్రం నోమేవాదయమనా జుగస్వే అధ్యలోచా విభత్యాజం ధూమగృణ ఉపస్వృతం దానస్తో వై సంరస్తన సూర్య తాసం దమహిమానాపస్తో రామయనస్థే శుక్రదాస్వచ్చోధియేవాజాన్యం అసూరం సుదక్షమందూతం రోదీరచ్చమాజనం మనుష్దగ్ని మనోనాదాంతమద్భరాజరమిన్వాహేమ సపర్యవో భరమానా అభిజ్ఞ ప్రవృందేరగ్నౌ ఆజిహ్వానాఘతపృష్టం మృగద్వదధ్వర్యవో అవిరామర్చయధ్వం స్వాధ్యో విదురో దేవయంతోధిశ్రయోరథయుర్దేవత పూర్వేషు దండ మాతరాదిగాతమగ్రగోణమానేష్ంజన్ ఉదోరణే దివ్యే మహీన ఉరాదానత్తాదుఘేదేనృతాపురూతే మగో నీనాయజ్ఞేషుమానోషేషుకారూ మన్యే మాతవేదాయ్యై అధ్వరం కృతం భవేషు వనథో భార్యాణి ఆభారీభారీభిర్మాష్ేరగ్ని సరస్వతీ సారస్వతేర్వాతిస్రో దేవీర్బహిరేదంతో తన్నస్తురీపమోషయిష్ణు దేవర్విరాణస్ స్వ మన్యస్వదక్షో యుక్తగ్రావాజాదేవతాదేవాజోపాదేవాజోపాదేవాజాదిహాదేవాజీమాన్ ఆయాజ్ఞేదమిధానో అర్వాయింద్రేణేవైస్ స్తావీస్సు పుత్ర స్వాహా దేవా అమృత మాదయంతేవ్యోజయక్షం దూతమధ్వరే కృణుధ్వం జోమర్చేద్రోర్ధాన్న పాపక క్రోధన శోదయమాదేభిక్షంజామరణాద్యస్థా ఆదశ పాదో అనువాతి శోచిరథస్వదే ప్రజానం కృష్ణమస్తి ఉద్యశ్చేతరంజరాజిహారాధూపలే దిగంధూతో అగ్నయీయా దేహి దేవాజో అశ్రే కృషులన్నాజం వై ృష్టా ప్రతిదృష్టయేక్షి తమని దోడాదముఖజీలమిష్టమగ్నిమజ్జంతనరాజిమోదీతృష్ణాందృక్తేష్ణీక ప్రతీకాంబయద్రుక్మోదరోచ సముపాదే దివోనతే తన్యదురే దిరుష్పశ్చిత్రో నూర ప్రదీతక్షిఫానం యథాసాద్రజేదాభిర్ఘతమద్భిష్టహవ్యైర్మోభిర్మహోభిశతమోద్భిరాజాదీభిర్నిపాహి అదృష్టాగిరో వాజాభిర్నృపతీరుషా సూరేంద్రేంద్రాసవేద నిర్యద్భూతే భస్వతి జిష్ దీర్ఘాత్మజా కృపాన్వా ఆలోచమాన ఆయో మాత్రో రుదేన్యోజనిష్టదే వయజ్జాయ శుక్రదు పావక ఏదానో అగ్నే సౌభాగాది దీక్ష్య విక్రతుంసేదేవ విశ్వాసోదృభ్యో గృణతే సంతు యూజం పాత స్వస్తిభిస్తాన శుక్రాయ భానవే భరధ్వంగ్యం పదిం చాగ్రజేషు పూతం జ్యోదైవ్యాయమానోరాజనోష్యంతర్విశ్వాయిత్మరాజిగాది సహృత్సా అద్భుతరో నశ్చిత్మాతు సంయోగలాయువతేషుచిదన్భూతి చిరన్నాథమిదత్తి సద్య అర్జదేవ్యనీకేయం మనతాధ్వేతృభ్రే నియోగిమహం పౌరుషేయీ భువోచ దురోకమగ్నిరాజవే దురోచ అయం కలియక విషప్రదే దామత్తేష్వగ్నిరవృతో నిధాయి సమానో అత్ర జుగులసరస్వరసదాత్తే ఉపనాథస్యామ ఆయోయోనిం దేవదేతం సదానకత్వాఖ్యా అగ్నిరవృతాకదారీత్ నమోషాధీశ్చ పరిరక్షగర్భం భూమిశ్చ విశ్వసాయనం విభర్తి అగ్నిరమృతూరేరీరాజస్వీర్యశ్చాతో మాత్వాజందరీరామాప్సరీషదామమాదూవరిషద్యంశ్చరణశ్చరేణిత్యశ్చరాజప్రదాయశ్యామ నేషో అన్యజాతమశ్చేదానశ్చమాపథో విదృక్ష నీద్రభాజారాయణోధర్యోమనధామంతబాహు అథాచితోనరుత్రజేత్యానో భాజ్యభీషాడే ధృజామోనశ్చరామన్నభజాన్ సంస్వాధ్వసంగలభ్యే దుపాధస్సం రజస్త్రీరయాయ సహస్రీ ఏదానో అగ్నే సౌభాగాది దీక్ష విక్రమం విశ్వాస్తోతృభ్యో గృణతే దంతు యూజం పాత స్వస్తిభిస్తాన రాజే భరధ్వంగిరం దివారతయే పృథివ్యా ఏం విశ్వే నామృతానాముపస్తే వైశ్వానరో వా గృహే జాగ్రబద్ధి దృష్టో దివిధాయజ్ఞ పృథివ్యా నేతసింధూనామృగభస్త్యా సమానోషీరభివిధో విభాజి వైశ్వానరో వా వృధానో వరేణ తద్ధియామిష ఆయన్నసిక్నీరతమనాజీర్భోజానాని వైశ్వానరపుర్వేతో పృథివీ బుధ్యోర్వైశ్వానరభ్రమగ్నేసంత త్వం భాసా రోదీయాదంతాశ్రేణ సోషాసోజాన స్వామద్దేహో వాసానాశ్రదంతేధునా యో ఘతాజీ పజుం కృష్ణీనాం కక్ష్యం గజీనాం వైశ్వానరమునసాం కేతుమన్నాం సే అసుర్యాంగిరం భంగసంహితే విత్తమోషంత తం దస్యోంగ్రోకాసో అగ్నాయ పురుజ్యోతిర్జన జన్నార్యాయ సజాయమాన పరమేవ్యోన్నాయన్న పాథ పరీపాసి సద్య సంభువజాజనయన్న విక్రన్న పద్యాయ జాతమేదోదన్ తామగ్నే అస్మేయిషమేదాయ స్వై స్వానరద్యుమతీం జాతమేద పురక్షణం దైన్యవాజాం శృత్యం యువస్వ ఐశ్వరమహీన శర్మ యక్షరుద్రేభిరగ్నే పశుభిస్తోభాః ప్రథమరాజోసూరస్య ప్రశస్తిం పుంసకృష్టీనామానుమార్జస్య ఇంద్రజేవ ప్రదవదస్కృతాదివందే దారుం వందమానో వివగ్ని కవిం కేతుం ధాసిం భానుమద్రే హిన్వంతిసం రాజ్యం రోదస్యో పురందరస్య గీర్భిరావీవాసేర్ణేర్వృతాని పూజ్యామాని ృద్రవాజపణీంద్రశ్రద్ధాయ్యాయ పూర్వశ్చారాపరాజూన్ యో ఆచీనేతమదం ప్రాచీచారృతమశ్రుచీ సమీశానంబరస్తో అగ్నింద్రేణేనాదతం దమయంతం మృతన్యోన్ యోజేభ్యోనామయ్వైర్యో అల్యపత్నీర్వృతస్తకాల స నిరుధ్యాగోడో జగో అగ్నిర్విలచక్రే వరిగృతసహోభి ేజనాస్వస్వతిక్షమానామారోదశ్రోరాదపిత్రోరుపస్థం ఆదేవోదేబుద్ధ్యాదూరివైశ్వానరీతూర్యస్ ఆదరముద్రాలపరస్పాదాగ్నిర్దేవ ఆపృథివ్యాదేవ్రదానమగ్నిమస్వన్నభాజిమోభిమానోదూతో అధ్వరస్ విద్వాన్ప్రాదేవేషు వివిధే విద్రూహ ఆయాయజ్ఞే మచ్చా అనుస్వామంద్రో దేవానాం సఖ్యం జూషాణ ఆదాయర్నతయన్ పృథివ్యాజంభేర్విష్టముషధ్వనాని ప్రాచీనో యజ్ఞీతే అగ్నిలో నహోత ఆ మాతరా విశ్వమానోయోయక్షేవ సర్జో అధ్వరేణిరం జానందమానోషాసోషేషా విశామాజి విశ్వదర్దురోణే ఏ నిర్మంద్రో మధుపచారి ప్రదో వన్నే రాజగంధానగ్నిర్బ్రహ్మా నిషదానే విధర్త ేర్మిమాతీరంధమంద్రంజేవాదక్షన్ ప్రజే విశస్తిరంధ్రోగమానాయే అశ్చీధృతీమే ప్రతిష్టాయీసానోదూనా స్తోతృభ్యో భగవద్ధ్యాయూయం పాద స్వస్తిభిస్తేరాజాగమనజో నమోజ ప్రతీకమాహూతం ఘతేన నథోహ్యేరీలతేరగ్రముషామశోచి అయముష్యసుమాభాంతే దివోదా మంత్రో మనోషో జో అగ్ని విభాగస్తృజాన పృథివ్యా కృష్ణపాధీర్వక్షే అజానో అగ్నే విమదస్సు వృత్తిం కాముస్వధామ్రేణ కదాభావేమదాయసులద్రరాజో మందారో దుష్టరస్తాయమగ్ఞర్భారృణ్ సూర్యో నోచే బృహద్భా పూర్వం మృదానాద్యూతానో దేవ్యోదీతిశ్వశ అదన్యే ఆహవనాని భూరి భువో విశ్వేభిస్తుమనానీకై సంయస్తోభ్య ఆపయే భవాదిమదీవారణం రక్షోహ నోద్వామగ్నయీమహే వదిష్టాయీగానం ధూనోదహసోపసూనా ోద్రభ్యో మఘవద్భ్యాజూయం పాద స్వస్తిభిస్తాన అబోధిజానముషదాపస్థాద్ధోతామంద్ర కవిత పావక తేతుముభయోరవ్యాద్రవీణం సుమత్సు సుక్రధుర్యో విదృపణీనా పూనానో అర్కం పూర్వోజన హోదా మంత్రో విషాందమో నాస్తిరస్తమో దృశే రామ్యానాం అమోరః కవిరదీతిర్విరస్వాన్సు సమదాం విత్వా అదీతిశివోనాః చిత్తభానుర్వృదాం భాత్యగ్రేపాం గర్భప్రదసాదివేద ఈరేణ్యో భోమనుషో జుగేషు సమనగాసు జజ్జాతవేదాః భారణాయో విభాజి ప్రజిగావస్ సమిధానం భూధంత అగ్నేయాలిభూత్యామాయో దేవా బ్రహ్మగణేన సరస్వతీ మమతో అసి ఆపోలక్షీ దేవాయ విశ్వాన్ క్షోజరోధం ఘన్యక్షీరాయే పురంధిషాయాదవేరోజరూల స్వస్తిభిస్తాన ఉషోనజాల ప్రతిపాజో అశ్రేద్దీర్జక్షోజాన ప్రాణిషుభాతి భాషాధియోన్వానభూతీరీర అన్నవస్తోన్మాని దేవాద్వాద్రవద్ధూతో దేవయా భావనిష్ట అచ్చాగిరో మదయో దేవయంతీరగ్నియంతిద్రవీణం భిక్షమానా సుసందృతం సుప్రతీకాం స్వంతం గంజవరతిం మానుషాణాం ఇంద్రం నోగ్నేవదూభిః సజోషా రుద్రం రుద్రేభిరావహ బృహంతం ఆదిత్యేభిరదీజం విశ్వరణ్యాం బృహస్పతిభిర్పభిర్విశ్వవారం మంత్రం హోదానమునిరోజిభిర్మగ్నిం విజయీరతే అధ్వరేషు ీనామతంద్రోదోయేవాన్ మహాధ్వరస్ ప్రకేతో నగరేత్వమృతమాదయంతే ఆవిశ్వే సరసం జాయి దేవైర్న్యే హోదా ప్రథమ స దేహ స్వామీవతే అజిరం దేవైరాజాదో బరిహిరగ్నేహాన్యస్మై సుదినా భవంతి కృష్ణీదత్తా ప్రతీకదుర్వసో నేత్వే అంతర్దాసుమత్యాయ మనుష్యరగ్నయక్షి దేవాన్ భవానో దూతో అభిదత్తి పాపా అగ్నిరే బృహతరస్యాగ్నిర్విష్ట హవిషకృతస్య ఆర్నేవరవిరజ్యాయేవాజేష్టాయమాదయంతమం వైద్యం దివి దేవేరుధేహి యూజం పాద స్వస్తిభిస్తదాన అనన్నమానమరాజవిధ్వాజోదీతాయత విధ్వస్వేదు రోణే చిత్రోదీ అంతరుర్వీ స్వాహృతం విశ్వ ప్రత్యంతం సమన్నా విశ్వాజురితాని సాక్షిణద్దురిజాస్మాతనో మఘోనా సంవరో న ఉత మిత్రో అగ్నే తాం వర్ధంతి మతిభిర్వసిష్ఠా దేవసూషణనాని సంతు యూయం పాద స్వస్తిభిస్తరానః మన్నాదీతిం భారధ్వం ప్రేణానో వై స్వానరాజయతీనాశూచానోదీ అవృణాయమాన తమ్ దేవాతేరముంచో వై స్వానరజాతవేదో మహిత్వా జాతోజలగ్నే భువనావ్యక్ష పరూన్న గోపాయుర్య పరిజ్మా వై స్వానర బ్రహ్మణే విందగాధుం యూజం పాద స్వస్తిభిస్తదానః సమిషా జాతవేదేవాయ దేవభూతిభిః అవిర్భిః శుక్రసోజినే నమస్వినో వయం దాసే మాగ్నయే అయం దే అగ్నే సమిషాయం దాదేమృష్టిదీయత్రయేనాధ్వరగ్రహోదర్మయం దేవహిషా భద్రదోషే ఆనో దేవేభిర్వదేవూజిమగ్నే జాహివృతింజుషాణ తుభ్యం దేవాజాశ్యామయూయం పాద స్వస్తిభిస్తదాన ఉపత్యాయీరుడ ఆసేహుదాహరి నేదిష్టమాప్యం పంచదర్షణీరీమే కవిర్గృహపదుర్జుమా స నో వేదో అమాత్యమగ్నిరక్షతు విశ్వదాహ ఉదాస్మాన్ మన్నస్తోమమగ్నజే దివస్యేనాజీజనం వస్వద్ధనాదీన స్వార్గాయ శ్రియో ధృదేర్వీరవతో అగ్నే యజ్ఞోచత సేవాంబేదుమగ్నిర్జోషత నో గిరా యజిష్టోహవ్యవహర నిమంతం దేవీమహి సువీరమగ్న ఆహుత క్షతముస్రస్వయం సువీరస్వమస్మయో ఉపత్వాదజేనో విప్రాసోయంది దీతిభి ఉపాక్షాదాతీ అగ్నిరక్షాంశుభ్రసోరవచ్చ శుచిపాపలీడ్యా స నోరాధాన్యాభరేషాన సహసోజో భగస్తాకుమార్యేరో దేవస్ సభితా భగాదాదివార్యం అగ్నే రక్షాణో అంఘత ప్రతిష్టతే పరీషద సభిక్షైరజరోద అథామీనాయోపీతే ఊర్ధవాదూజి తన్న పాశ్యం గోదోషావస్తరఘాయత దివానక్షమదాభ్యేనామో అభ్యన్నమోర్జోన పాదమాహూవే ప్రియం చేష్టమరయం స్వద్ధరం విశ్వశూతమృతం సయోజతే అర్షా విశ్వభోజసాసుద్రభస్వాహుద స్వద్బ్రహ్మాయజ్ఞ సుషమీవసూనాం దేవం రాధోజనానాం ఉదస్యదోజనస్థానాయుఃపాలస్యమీషా ఉద్ధూమాసో అర్షాదో దివిస్తమగ్నిమిన్ధతేననాః ృణ్మహే జలస్తమం దేవాీతే విశ్వాసూనో సహతో మత్తభోజారాస్వద్యేమహే తమగ్రే గృహవాది త్వం హోతా నో అధ్వరే హోతా విశ్వమాన ప్రదేతాయక్షిరేషితవార్యం విజయమానాయ సుప్రతోత్వం విరత్నలాది ఆరాజితే విశ్వపృత్వం సుతం సోజక్షతే స్వే అగ్నే స్వాహుద ప్రియాసంతు సూదయోజే మఘవా రోజనామూర్వాందయంతగోణామిలాదాజతి ధ్రువోయర్మ దీర్ఘశ్రుతి సమంత్రయాజిప్పజావన్నీరాజాదిష్టర అగ్నేరయం మఘవద్భ్యో నవాహవ్యతాదయ ఏ రాధాద్యమే నవదో ోద్రవినోదాధ్వమువారణధ్వమాదిద్వో దేవోహతే సంహోదారధ్వరస్ ప్రచేతం బ్రహ్మ దేవాగృణత తిరత్రం విధతేర్యమర్జనాయ దాసుడే అగ్నే భవసుటమి ఘాతమిద్ధుతర్భిరా విస్త్రీణీతా ఉదద్రాయమురీర్విశ్రయంతమురేవాహ అగ్నే భీహిషిషాయక్షిదేవాతవేద సద్ధరాకారతి జాతవే దాయక్షమృతాన్ని ప్రయత్నిషో నో అద్యేహ్యవాహం దేవాసో అగ్న ఊర్జా రాజేవాజుభిరీసన్ విశాయోరస్వైరస్వాజరీరాజే ఆత్మాన్ ఇమాృతాపస్పృధానాథో అత్ర మంద్రాయో దేవజంతీరుపస్వన్వాచీదేవచ్చారాజదేదుమతాన్వన్ధేనన్నూయవేదుక్షాన్వ్రహ్మాయక్ష ఆహారయింద్రస్వతింగన్వచ్చ అన్నాంద్రిజిత్వప్రధానాదాయింద్రో గాఢాన్యోత్సుమారా శర్ధందం దివ్యముదసజనవ్యశ్రాపం సింధూ నామకృణోదస్తి పురోడాయిర్మోయక్షూరాజేద్రాజే మత్స్యాశోనిశీతీర సృష్టించక్రభ్రవోద్రవ్రవచ్చాతో భలాజతో భలంతాలీనాథో విహారిణ శివాదా ఆయోదయత్రవ్యాభ్యో అజగంజుధాభ్యో అదీతి శ్రేవయం ేదోగర్భే పరుష్ణీ మన్హాపృథివీం పద్యమాన పరుష్టవిరాజయచ్చాయమాన ఈశురథంగ్యర్థం వరుష్ణీ మాధుస్తలేదాభివిత్వం జగామ సుదాలీందృదుగా భయన్మానూషే వీవాత ఈయోలయ సాధకోపాయమిత్రం సదింద్రమస్రామీంద్రాయేంద్రవేణ్రాహు ీరాసో అధిగడ్డు భోజు విశ్వేంద్రీర్యాగ్రాణి ఇంద్రే నైతే వృత్స భోగే వీరాణాభోగ్రాధవంతీర్రీరస్తామీంద్రం పరాధర్థం ఇంద్రోమన్యుమ్యోమిమాయేమాధ్రేణ సిద్ధద్వేగం చకారధింశ్యం చిత్వేనాజఘాన అవసర్ంద్ర ప్రాగచ్చద్విశ్వాభోజనాసుదాసే ిక్షర్ధోవిందరంధ్యోతి దిగ్మంతస్మింద్రహిమద్రావింద్ర ఆవలింద్రం జమునా దృక్ష్రాత్రేదం సర్వదాయ అజాహస్తిద్రభోక్షేంద్రుమతరాజక్షే పూర్వాగోనూత్నాన్మానం జగన్మాృహత్సంభ్రారంభే ప్రయ గృహాతమాదు స్వాజాపారాధుర్వక్ష భోజ్యగక్షమృదంతాధూరిభ్యుత్సాన్ శ్రాపైజనశ్చనాస్మద్ష్టయక్షిమినోమాదస్తోకాయస్వేవంతిభోరోదీ అంతరుణీష్ణేష్ణే విభక్త సాప్తేమృతాధన్నపితరం సుతాష్టనాయవనశేతం భీమలేకృష్టిశ్వాహ ప్రయంతృష్టీతరాజవేదాహత్యమాుత్సమాశ్రోషమాణస్తన్వాజ్యుష్టం కుజభంజస్మాహరంధయ ఆర్జునేయాయతిక్షృష్ణోదృషదాభీతహౌజం ప్రాభో విశ్వాభిరుచిభిస్తాసం పౌరగుత్సిం దశదస్యుమాభాక్షేత్రమణోదేవీ భూరీ వృత్రహర్యస్వహంసి తన్నిదశ్యం సుమూరింద్రుంద్రాపయోదీరాజేందు కవచ్చోజ్ఞానీ భద్రహస్తానిలభయత్పురోనపతిం చ నమోతి భూతాహన్యాగరాజుగ్రంథో బ్రహ్మాణి పురుషాగవాదం అస్యాం సాగతాపన్మగా భూమహరి పరావై రాజస్వేర్వరోస్తవ ప్రియా సూర్యుశ్యామ ప్రియాసయిత్తే మఘవన్నభిష్టో మదే మదరణేదాయర్వ్యాంశ్యం కలిష్యన్ సత్యశ్చిందే మఘవన్నభిష్టౌ నర సంతంక్తాదాముక్తా ేహమేర్విఫలేంద్రాదన్నస్మాయుజ్యాయస్మై స్తోమానృతమనుభ్యమస్మద్యోదతో మఘానిందే శివో భూస్వఖాదశూరోజా ూయింద్రగోరస్తవమానభూందీ బ్రహ్మజూతస్తన్వామృతస్వ ఉపనోవాజాన్నిమేక్యుపస్తేంజూయం వాదస్వస్తిభిస్తాభద్రంభిదయమనా నమోధికారాయన హంతృత్రేంద్రసూరుభూతి కర్తాసుదాదే భూత్ ృదాస్వోదాశ్రూయంతం జఘాన ఉపేదీంద్రోదీమయ్రాధరీష్ నివజ్రమింద్రో హరివాన్ సమంధామదే భూభోజ మృషాజానమృషాణంతమో చిన్నీనర్యం సూవ ప్రయస్నేరేన సత్వారేణోరేణోరమామివాజేందేవాజరేతమారుజా అమృతీపర్యాదీతూరమాదిత్యం భరారయింద్రాయింద్ర ప్రియోజనోదాశ్రమదోచమిక్షాస్యామరుధే అగ్నదౌర్వీత ఏదస్తోమాజక్రదృగాఘవన్నక్రపిష్టాజస్కామోరిగాంతమంగమస్వ ఆచోల సదాయిందాజాయుత్మనాశే మఘవానోంది పశ్యేషు పాదస్వరతి